ఎందుకు లేవు? మాకు బోల్డ్ అండ్ గోల్స్ ఉన్నాయి. కన్నాల ఫస్ట్ గోల్ నిన్ను లవ్ లో పడేయడమే. ఇడియట్. సితారా, నన్ను తాకావే చున్ని గుండల్లో చిచ్చురే బావే, కల్లో కల్లేసి నన్ను గుచ్చేస్తే నాకు నచ్చండి నువ్వు చెయ్యొద్దే చెయ్యొద్దే. పిచ్చోనే అయిపోయా నచ్చిందే ఈ మాయా, చచ్చేంత ప్రేమ నీ పాయిడుంది ప్రియ, నీకే నా దిదియా చూపించవే దయా, ఫస్ట్ టైం నిన్నే మేనే ప్యారు కియా. పిచ్చోనే అయిపోయా నచ్చిందే ఈ మాయా, చచ్చేంత ప్రేమ నీ పాయిడుంది ప్రియ, నీకే నా దిదియా చూపించవే దయా, ఫస్ట్ టైం నిన్నే మేనే ప్యారు కియా. నచ్చిందే ఈ మాయా, నీకే నా దిల్ది.